కనువాడు నీవేనయ్యా, దాన్ని నెరవేర్చువాడవు నీవేనయ్యా. కలలు కనువాడు నీవేనయ్యా, దాన్ని నెరవేర్చువాడవు నీవేనయ్యా. యజమానుడా యజమానుడా నా యేసయ్యా, యజమానుడా యజమాను మలిచెదవు మంచి పాత్రముగా నింపెదవు నీ మహిమతో. యజమానుడా యజమానుడా నా యేసయ్యా, యజమానుడా యజమానుడా నా యేసయ్యా. విశ్వసనీయుడవు ఫలమును సగును శక్తికి మించి శోధింపబడనీయడు భరించే బలమును సగును మలిచెదవు మంచి పాత్రముగా నింపెదవు నీ మహిమతో మలిచెదవు మంచి పాత్రముగా నింపెదవు నీ మహిమతో యజమానుడా యజమానుడా నా యేసయ్యా యజమానుడా